పాది మది జ్యోతి పాది మది జ్యోతి పాది మది జ్యోతి పాలి పాలి రనే పాది మది జ్యోతి పాలి పాలి రనే మది జోడి కలీర్ కలీర్ పద కిలో కలీర్ కలీర్ Thank you.